18. సమాధి. శ్రీరాముడు ఇంత ప్రయత్నం చేసినా చివరికి 7వ యోగభూమిక అందినా మనస్సు మళ్లీ మామూలు లోకంలోకి వచ్చేసరికి లాగి విడిచిపెట్టిన ధనస్సు లాగా వంకరదే అయిపోతుంది గదా. ఆ మనస్సుకు పూర్వపు లౌకిక స్థితి తప్పనే తప్పదు కదా. వశిష్ఠుడు, అది పొరపాటు. మనస్సు ధనస్సు వంటిది కాదు, అది పూలమాల వంటిది. మనం ఎలా వంచి ఎలా అట్టిపెడితే అలాగే ఉండిపోతుంది. ఇంతకు అసలు సమాధి అంటే ఏమనుకుంటున్నావ్? ద్రష్టు దృశ్యేకత రూపః ప్రత్యయో మనసో యదా స తదేక సమాధానే తదా విశ్రామ్యతి స్వయం నీ ఊసర్గ 45 శ్లో 38. ద్రష్ట దృశ్యము అనేవి అభిన్నాలనే జ్ఞానం మనస్సుకు కలగడమే సమాధి. ఆ జ్ఞానం కలగంగానే మనస్సు ఆత్మయందు విశ్రాంతిని చెందుతుంది. ఏషణత్రయాన్ని వదిలిపెట్టిన వాడికి ఇలాంటి జ్ఞానం కుదురుతుంది. అందువల్ల వాడికి ఈ జ్ఞానం సహజ సిద్ధం. గమనిక దీనిని పతంజలి మహర్షి సమ్యమన్నాడు. ఆ సూత్రాలు ఇలా ఉన్నాయి. 1. ఉద్దేశబనశ్చిత్స్య ధారణ, చిత్తాన్ని ఒక విషయం మీద నిలబెట్టటం ధారణ. 2. తత్ర ప్రత్యేకతానతా ధ్యానం, ఆ లక్ష్యం మీద చిత్తవృత్తి నిలవడమే ధ్యానం. 3. తదేవార్థమాత్ర నిర్ధాసం స్వరూప శూన్యమివ సమాధ్యాహ, ఆ ధ్యానంలో సాధకుడు తనను తాను మర్చినట్లే పోయి ధ్యేయ వస్తువు మాత్రమే మిగిలితే అది సమాధి. 4. త్రయమేకత్ర సంయమః, అభ్యాస పాఠవం వల్ల ధారణాధ్యాన సమాధులు విడివిడిగా కాకుండా కలిపి అదే క్షణంలో అదే లక్ష్యంలో ఒకేసారిగా కుదిరితే దానిపేరు సంయమం. ఇంజలి యోగ సూత్రాలలో విభూతిపాదంలో 1, 2, 3, 4 సూత్రాలు. ఇక్కడి సంయమం యోగవాసిష్ఠంలోని సమాధితో సమంగా ఉందని వ్యాఖ్యాత వివరించాడు. వశిష్ఠుడు నానా ప్రయాసపడి సమాధిని సాధించినా అది కొంతసేపటికి మళ్లీ పోతుంది గదా అని నువ్వు ఆలోచిస్తున్నావు. విశుద్ధమైన జ్ఞానం ఉదయించేవరకే నీ ప్రయత్నం. జ్ఞానం ఒకసారి ఉదయించింది అంటే ఇక పొమ్మన్నా పోదు. అందువల్లే జ్ఞానికి అందే సమాధికి భంగం అనేది ఉండదు. కనుక మళ్లీ మళ్లీ ప్రయత్నం చేయవలసిన అవసరం ఉండదు. ఈ మొత్తం ప్రక్రియకు మూల బంధువు పరవైరాగ్యం. అది కుదిరిందా దాని వెంట జ్ఞానం, దాని వెంట సమాధి వచ్చే తీరతాయి. వాటిని ఎవరూ ఆపలేరు. అందుకనే పరం విషయవైతృష్ణ్యం. సమాధానముదాహృతం నీ .ఉడసర్గ 45 శ్లో 46. పరవైరాగ్యాన్నే సమాధి అనేస్తూ ఉంటారు. కనుక రామ, ముముక్షువైనవాడు వైరాగ్యాన్ని సజ్జన సాంగత్యాన్ని సచ్చాశ్రాభ్యాసాన్ని తగిన విధంగా ఉపయోగించుకొని వాటి సహాయంతో ధ్యాన వృక్షాన్ని ఆరోహించి ఆత్మానంద ఫలాన్ని అందుకోవాలి. సార్ 45. ఆయసర్ 32. అలా ఆత్మతత్వానుభవం సాక్షాత్తుగా జరిగితే చర్మవృత్తి అనబడే జ్ఞానం కూడా తనకు ఉపాదాన కారణమైన అజ్ఞానంలో కలిసి నశించిపోతుంది. ఆత్మమీద ఆరోపించుకున్న అసత్య పదార్థాలను తిరస్కరించడం ద్వారా మిగిలి ఉన్న శుద్ధాత్మయే విషయంగా గల చిత్తవృత్తి యొక్క పునఃపునరావృత్తిని నిధిధ్యాసము అంటారు. ఇలాంటి నిధిధ్యాసం పరిపాక దశకు చేరుకున్నప్పుడు ఒక అఖండ బ్రహ్మాకార చిత్తవృత్తి ఏర్పడుతుంది. దాని పేరే చర్మవృత్తి. ఇది బ్రహ్మ విషయకమైన జ్ఞానానికి చరమాంకం. ఇది గూడా అవిద్యలో అంతర్భాగమే. పరిపూర్ణ తాదాత్మ్య స్థితిలో ఇది కూడా రాలిపోక తప్పదు. రామ, అసలింత వివరణ అక్కరలేదు. జ్ఞానద్విషయ వైరస్యం స సమాధిర్హి నేతరః నీ ఊసర్గ 46 శ్లో 17. జ్ఞానం ద్వారా కలిగిన పరమ వైరాగ్యమే సమాధి. ఇతర నిర్వచనాలు అనవసరం. వైరాగ్యం అనేది ఉంటే ధ్యానం అనే పిచ్చి మాట అక్కరలేదు. వైరాగ్యమే లేకపోతే ధ్యానమనే పిచ్చి మాటతో పనిలేదు. కనుక వైరాగ్యమే అన్నింటికంటే ప్రధానం. శృతపాఠ జపాంతేషు సమాధి నిరతో భవేత్, సమాధి విరతః శ్రాంతః, శృతపాఠ జపాన్ శ్రయేత్ నీ .సర్గ 46 శ్లో 23. ఈ వైరాగ్య మార్గం ద్వారా సమాధ్యభ్యాసం కోసం గురువులతోనూ సహాధ్యాయులతోనూ కలిసి వేదాంత శ్రవణం చేయాలి, ఉపనిషత్తులను స్వయంగా చదువుకోవాలి, ప్రణవ జపం చేయాలి. ఇవి చేస్తూ చేస్తూ మెల్లగా సమాధిలోకి వెళ్ళిపోవాలి. అలా సమాధిలో ఉండగా అలసట కలిగి వెనక్కు వచ్చేస్తే మళ్లీ వేదాంత శ్రవణ, ఉపనిషత్ పారాయణ, ప్రణవ జపాలనే ఆశ్రయించాలి, మరో పని పెట్టుకోకూడదు. ఈ విషయాన్నే స్కాంద పురాణం ఇంకా స్పష్టంగా చెప్పింది. జపత్రాంతః పునర్వయేత్, ధ్యానశ్రాస్తః పునర్జపేత్, జపధ్యానాభియుక్తస్య ప్రసీదతి పరశివః వ్యాఖ్యత ఉదహరించిన శ్లోకం. జపంలో అలసిపోతే ధ్యానంలోకి వెళ్ళాలి, ధ్యానంలో అలసిపోతే జపంలోకి వెళ్ళాలి. ఇలా జపధ్యానాలను అంటిపెట్టుకుని ఉండేవాడికి శివుడు ప్రసన్నుడవుతాడు. సర్గ 46. గమనిక 47వ సర్గలో వైరాగ్య వృద్ధి కోసం వశిష్ఠమహర్షి పూర్వం చెప్పిన సాధన క్రమాన్నే మళ్లీ మరో మాటు 56 శ్లోకాలలో సింహావలోకనం చేశాడు. సర్గ 47.